అస్మాయదు ప్రతవదేతురాజ ప్రయోహన్యస్తోమం మాహీనాయ విజేషమాయాద్భేగవోహరింద్రాయ బ్రహ్మాణిరాతత మా అస్మాయదు ప్రజాయివ ప్రయం శివరామ్యాం ఘోషమవాధే సువృక్కే ఇంద్రాయ హృదామన సామనీషా ప్రత్నాయ పత్యేధియో మర్జయంత అస్మాయమోపమం స్వర్షాంభరామ్యాం ఘోషమహాస్యేన మంహ్యష్ఠరమచ్చోక్తిభర్మతీనాం సోవృత్తిభిః సూరిం వాధ్యై అస్మాయమం సంహీనో విరథన్నదష్టే తత్సీనాయ గిరశ్చిర్వాహసే సువృక్తీంద్రాయ విశ్వమిన్వం మేధీరాయ అస్మాయమశ్వమస్ేంద్రాయాకం జుక్వా ఆసమంజే వీరందానౌకసంబంధ్యే పురాంగోర్తశ్రవసం ధర్మాణం అస్మాయృత్తష్టా దక్షద్వజ్రం స్వస్తమం ఆమృణాయ వృద్ధస్తేన మర్మ తులన్మీషానస్తు జాకీ జేధా అస్ేదు మాతు సవర్ణేషు సద్యో మహపితుంబ వివాంఛారవన్నాయపదీయాన్ విద్యద్వరాహం తిరో అద్రివస్తా అస్మాయుగ్నాశ్చిద్దేవత్రీరింద్రాయాకమరిహత్య ఊహ పరిద్యావా పృథివీరగుర్వీరాశ్చిమానం బలిష్ట అస్యేదే ప్రలీరిచేమహిత్వం దివస్ పృథివ్యా పర్యంతరిక్షాద్ స్వరాలింద్రోదమాశ్వరోర్తస్వరిరమత్రోపవక్షేరణాయ అస్యేదే శవసాషుసందం వివృష్టం వజ్రేణ భద్రమింద్రాః దానౌ రాణ అవనీరముంచదభిశ్రవో దావనే సచేతా అస్యేదు క్లేశసారంతసింహవ పరియద్వజ్రేణ సేవయచ్చద్ ఈశానగన్నాసుడేదశ్యంతుర్వీతే గాధంతుర్వణిక్కః అస్మాయదు ప్రభరాతూజానో వృత్రాదవజ్రమీశానఃకేధాః గోర్ణపర్వ విరదాష్టేష్యన్నంశాంశరధ్యై అస్యేదు ప్రబ్రూహి పూర్వ్యాణి తురస్థర్మాణిరమ్యముక్థై యుధేష్ణాన ఆయుధాన్ఘాయమాహాణోనిరేణాతిశత్రోర్ అస్యేదు భిజాగిరయశ్చ దృష్టాక్ష్యావాహూమాషస్తు ఉపోహోవేనస్తే జోగోవానమోణిం సత్యో భూవద్భీర్యాయతోధా అస్మాది దుర్చరరోదాయ్యేషామేకో యద్వౌరే భూరే రీషారః ప్రైతశం సూర్యే పస్ప్రధానం సౌవశ్మే సుస్మేవావదింద్రాః దేవాతే హారియోజనాసురక్తీంద్ర బ్రహ్మాణి గోతమాసో అక్రమ్ ఐషో విశ్వపేదసం విగంధా ప్రాతర్మక్షూధిరావసుగమ్యాకయుద్ధం యశ్చర్షణీనామింద్రం తంగేర్భిరభ్యర్చాభి యత్పచ్చేత వృషభో వృష్ణ్యావాన్ సత్యః సత్వా పురువాజః సహస్వాన్ తమోనః పూర్వే పితరో నవగ్భాః సప్త విప్రాసో అభివాజయంతః నక్షద్భావం తతూరిం పర్వతేష్టామద్రోఘవాచం మతిభిశ్వమిష్టం తమీమహ ఇంద్రమశ్చ రాజపోరువీరశ్చర్వతః పురుక్షోః యో అస్క్రే సోజురదర్శ్వర్భాంతమాభారహరివో మాదరయధ్యై తన్నో వివోచోయదీతే పురాజిత్యవిదార ఆనశుసున్నమింద్ర కష్టే భాగక్కింబజోదుద్రఖిద్ధపురుహూతపురువసోదురుగ్ తమ్ పృచ్చంతి వజ్రహస్తం రథేష్టామిందం వేపీ వక్పరీయస్చనూమీ తు విగ్రాభం తు వికూర్మిమ్ర భోదాంగాతుమీషే రక్షతే తుమ్రమచ అయాహత్యం మాయయా వా ప్రధానం మా నోజువా స్వతవః పర్వతేన అచ్యూతాచిద్విలీతాస్వాజోరుజోషతీరక్షిన్ తంబోధిజానం యశ్చాశవిష్టం రత్నం రత్నయవత్పాదితం సాయధ్యై సనో వక్షతరిమానస్సువర్ణేంద్రో విశ్వాన్యతి దుర్గాణి ఆజనాయ దృక్పాణే పాక్షీవాణి దివ్యాది దీపజోంతరిక్షా తవాహృషం విశ్వత శోచిషా తాం బ్రహ్మద్విషే శోచక్షామయ పశ్చాత్ భవోజనస్ దివ్యస్ రాజా పార్థివస్ జగదస్తేషసంద్రగ విష్పవజ్రం దక్షేణయింద్రహస్తే విశ్వాజుర్యదయేవి మాయా ఆసయ్యదమింద్రణ స్వస్తిం శత్రుతోరిజాజృహదీమృద్ధ్యాకాశాన్యార్యాహారివృద్ధాకరో వజ్రం సుతానాభూషాణి సదోరుజుభ్య పురోహోదరేధో విశ్వవారాభిరాగ్రయజ ప్రజాదేవో వరదేన దేవ ఆభిజాహిమద్రియస్మసింగో వృషభో నీమేకృష్టిష్టావదతి విశ్వాశ్వతో అదాశుషోగయస్ ప్రయంతాసుష్మీతరాజ భేద త్వమత్యదింద్రయత్సమావశ్రుశ్రూషమాణస్తన్వాసమర్యే దాసం యక్షుష్టం కుయవన్యస్మారంభయ ఆర్జునేయాయ శిక్షన్ త్వం ధిష్ణో దృషయతా వీతహర్మ్యం ప్రావో విశ్వాభిరూతిభిః సుదాసం ప్రవోరోకుత్స్యం రథదస్యమావక్షేత్రసాదావృత్తహత్యేరు పూర్వం పన్నభ్రమణో దేవీతౌ భూరీణి వృత్తాహర్యశ్వహంసి త్వన్నిదస్మిచుమోడింధునిపయోదభీతాలేసంతో ప్రవచ్చూత్రాలే వజ్రహస్తాలిన వయత్పురో నవతి సద్య నివేశనేష తేవేషిహం వృత్తన్నమూచి ఉదాహన్ సలాతాతీంద్రభోజనాదిరాతాసురే సుదాసే వృష్ణేతే హరి వృషణాజునజ్ఞవ్యంత బ్రహ్మాణి పురుషాక వాజం మాదే అస్యాం సహసావన్ పరిష్టావఘాజ భూమహరివ పరాదై రాయస్వనో వృకేభిర్వరోథైస్తవ ప్రజాతః సూరిషు శ్యామ ప్రియాభరిద్దే మగవన్నభిష్టో నరో మదేమ చరణే సఖాయ నిరుపశన్యాత్మం శిశేష్యది శిగ్వాయ శాంసన్యం కరిష్యన్ సద్యశ్చిన్వతే మగవన్నభిష్టో నరశంసంధ్యుక్త శాస ఉక్తా ఏతే హవేర్విపాణీయన్నస్మాన్ వ్రేణీష్యుజ్యాయ తస్మై ఏతే స్తోమా నరాంభ్యమస్మద్యం చోదతో మఘాని తేషామింద్రవృత్రహద్యే శివో భూస్తకాచూరో వితాచూణా నోయింద్రజోహస్తవమానభూతి బ్రహ్మజూతస్తన్వాధస్వ ఉపణోవాజాన్నిమేష్యుపస్తీన్యూయం పాతస్వస్తిభిస్తదాన ఆయాహిషుసోపాహిత ఇంద్ర సోమం పిబా ఇమం ఏదం వరిహిస్తోమ ఆత్మా బ్రహ్మయుజాహరే వహతామింద్రకేశిరా ఉప బ్రహ్మాణిన శృణు బ్రహ్మణస్తా వయం విజారో మనామింద్రతో వినా సుతావంతోహవామహే ఇంద్రమిద్గాధినో బృహదింద్రమర్తేభిరక్కిణ ఇంద్రం వాణీరనూషత ఇంద్రయుద్ధర్యోస్తాసంమిష్ల ఆవచోయుజా ఇంద్రో వజ్రీణ్య ఇంద్రో దీర్ఘాయ చక్షస ఆసూర్యం రోహయ దివి పిగోభిరద్రీమయ్యయత్ ఇంద్రం వో విశ్వతస్పరిహవామహేజనేభ్య అస్మాకమస్తు కేవల ఆంతరిక్షమతిరన్మదే హోమశ్చ రోచనా ఇంద్రో యదభినందరం ఉద్గాజంగీరోభ్యావిష్కృణ్వాసీ అర్వాంచేవల ఇంద్రేణ రోచనాదివో గ్రహణాలీ గృహితాని హిరాణి నవరాణుదే అపావోర్మిర్మదన్నివస్తోమరింద్రాజిరాజతే ఇంద్రేణ సంహిరక్షేదం జన్మాన అవిభ్యుషా మందోమానవచ్చస అనవన్యేరభిద్యోభిర్మఖస్థ స్వదర్జతి గణేరింద్రశ్చామ్యై ఆదహ స్వధామనోర్గర్భత్వమే నామ ఇంద్రోస్తాణ్యప్రదిష్కృత జఘానవ ఇచ్చన్నశ్వస్తర్వతేష్పశ్రిత్యేణర్యణి అత్రహ గోరమన్మతనామత్రష్టోరీజ్యం ఇచ్చాచంద్రమనసో గృహే పాచమష్టాపాదీమహం నవస్రమృతస్పృశం ఇంద్రాత్మీతన్వం మే అనుత్వానోదీభే కక్షమాణమేత ఇంద్రయద్దస్వాభావోజాహీత్తే అవేపజ సోమమింద్రచమోహృత బింధిష్పాపర్ద పరిపాధో జహీవృధా వసస్పాషం దాభార యద్వీరాస్థిరేపరాపరాహృతాభార యే విశ్వమానుషో భూరేర్దత్త వేదతి వసస్పాషం దాభార ప్రసమ్రాజం చర్షణీనామింద్రం స్తోతానవ్యం గేర్భేషాం యస్మిన్నుత్థారిరణ్యం దివిశ్వారిజశ్రవస్యా అపామవోనసముంద్రే సంసుష్టుత్యాపీవాసే జ్యేష్ఠరాజంభరే కృత్నం మహాయం సనిభ్యః అయమోతే సమాదసి కపోతరివగర్భాభిం వచస్తచ్ఛిన్నవోహసే స్తోత్రం రాధానాం పదే గిర్వాహో వీరదర్శనే త్రిభూయస్సు సూరుదా ఊర్ధ్వస్తిష్టానభూతరేస్ వాజే శతగ్రతో స్వమన్యేషు ప్రవామహై ప్రణేతారంభశ్చాకర్తారం జ్యోతిః సమత్సు సాసహ్వాం సంవిధామిత్రాన్ సన ప్రవిర్వారయాతి స్వస్తినా వాపోర్భూత ఇంద్రో విశ్వాతిర్విషాః సత్వందరింద్రరాజేర్దశ సత్ గాతుజాత అచ్చాదరస్వన్నేషి తమింద్రం వాచజామసి మహే వృత్తాయ హంతరవే సమృషాభోదరే ఇంద్రస్తామే కృతమోజిష్టస్తమలే హిత యమ్నే శ్లోకే సౌమ్యః గిరావజ్రో న సంభృతస్తమలో అనపచ్యుతః అవక్షరిష్వస్త్రేత ఇంద్రమింద్రాతిరో బృహరింద్రమర్చేభిరక్షిణా ఇంద్రం వాణీరలోషస ఇంద్రనిర్ధరిజోస్తంశ్ల ఆవచోయుజా ఇంద్రో వజ్రీరణ్యజా ఇంద్రో దీర్ఘాయ అక్షర ఆసూర్యం దోహయద్దివి నిజోభిరద్రీమైరయత్ ఆయాశిషు వాహిత ఇంద్ర సోమం వివాహిమాం ఏదం బలిస్తోమ ఆత్వా బ్రహ్మయుజాహరి మహతామింద్రకేశిరా ఉప బ్రహ్మాణిరశ్రణు బ్రహ్మాణస్తావయం యుజాసో మపామింద్రకోమిరా సుతావంతో హవామహే ఇంజంతి బ్రధ్రమరుషంచరం తం పరితస్థుషా రోచంతే రోచనా దివి కింజంతస్తామ్యాహరి వివక్షసారథే శోణా ధృష్టోనువాహా కేతుం కృణ్వన్న కేతవే పేషో మరియ అపేషసే సముషద్భిరజాయథా ఉదృత్యం జాతమే రథం దేవం వహంతి కేతవాః విషే విశ్వాయ సూర్యం అపత్యేతాయవో యథా నక్షత్రాయం చక్తుభిః సూరాయ విశ్వచక్షసే అదృష్టం నస్య కేతవో విరశ్మజోజనాం అను భాజంతో అగ్నయో యథర్విశ్వదర్శనోజ్యోతిష్కృతాధిథోరియ విశ్వమాభాధిరోచన ప్రత్యంగేవానాం విష ప్రత్యంగుదేషారోషీ ప్రత్యంగిష్ం స్వదృశే ఏనా పాపకచక్షురణ్యంతం జనాను సంవరుణ పశ్యసి విద్యా ప్రత్వహర్మిమాహాదో అత్యుభ పశ్చన్మాహాదిశోర్య సప్తత్వా హరితో రథేవహంతి దేవసోర్య శ్రోతిష్కే సంవిచక్షణ అయుక్త సప్తశుంధ్యుపస్థోరథస్ నత్యా తాభిర్యాతిష్పయుక్తి అవిత్వచ్చిరస్తిరాచరణ్యవాహ అభివత్సన్నధేనవాహ తా అరిషంతి శుభ్రియ ప్రించేర్వచ్చసా ప్రియ జాతం జాత్రీర్యతృదా వజ్రాధ్యక్షేత్రిమృయమాణ మాహ్యమాయృతం వజాహ ఆయంగో పృష్ణీరక్రమే దసరం మాతరం పుర పితరం చ ప్రయం స్వాహ అంతశ్చరతిరోచన అంత ప్రాణాదపానద మహిళస్వాహ త్రింశద్ధామావిరాజతి వాక్పాతంగో ఆశిశ్రయత్ ప్రతిమస్తోరహద్యుభిః యచ్చక్రావాచ వరుహన్నంతరిక్షం విషాసథ సందేవామదమృషాః చక్రోవాచ మధుష్ణు మమ్మిష్టామదర్దివి చక్రోవాచ మధుష్ణు దామధర్మం విరాజతి విమదం పరిహిలాసరం తమ్మోదస్మృతేశమందానమంధస అభివత్సన్న స్వసరేషు ధేనవ ఇంద్రం గేర్భ్యన్న వామహే దుఃఖం సుదానం తవేషేభిరావృతం గిరిన్న భూర్భోజసం సుమంతమం వాజం శతినం రహస్రిణం మక్షూగోమం తవీమహే తద్వాజామి సువీర్యం తద్బ్రహ్మ పూర్వచిత్తయే ఏనాయతిభ్యోభృగేహేహితేన ప్రస్కన్వమావీథ ఏనా సముద్రమేదో మహీరవస్తరింద్రవృష్ణీదేశవాహ సత్యస్తో అద్యమహిమాన సన్నశేషం క్షోళీరగ్రహదే కన్నవ్యో అదవీరాణీరమద్యా నహీన్నస్య మహిమానమింద్రియం స్వదృణంత ఆనశో కదుస్తువంతరతయంతదేవతర్షిక్కో విప్రవోహతే కదాహవం మఘవన్నింద్రసుందత కదుస్తువత ఆగమ అభిప్రవస్సురాధతమింద్రవచ్చయథా విదే యోజాదితృభ్యో మఘవః పురోమసుసహస్రేణేవ శిక్షతి శతానీచేవ ప్రజీగాని దృష్టో జాహంతి వృత్రాణి దాశుషే విరేరివ ప్రరసాస్తమిన్విరేదత్రాణి పురోభోజత ప్రసరుషతం దురాధర్పచ్చా శక్రమభిష్టాయే యస్తున్మతేస్తు వతే కావ్యం వసు సహస్రేణేవముహతే శతానీకాహేతయో అస్య దుష్టరాజింద్రస్య సమిషో మహీః గిరిన్న భుజ్మా మఘవత్సతున్మతే సుదామందిషః అయం హ్యత్వా సుతావంత ఆపో న వృత్తవర్ణిణః పవిత్రస్య ప్రస్రవణేష వృత్రహన్వరి గోతార ఆసతే స్వరం జిత్వా సుతేన రోగసో నిరేక ముఖ్యినాః కదా సుతంత్రిషాణవోకాగమీంద్రస్వబ్దీలవంసకః కణ్వేభిర్ధిష్ణవాధిషద్వాజం దర్శితహస్తిడం విషంగరోగం మఘవన్ విచర్షణే మక్షోగోవంతమీమహే కైం వేదసుతేరం తంగద్వయోదే అయ్య పురోధిషత్యోజసామందానశ్రిప్యంధత దానామృగోణవారణ పౌరుత్రాచరసం దే నష్టానియ పదాసుతేగో మహాంశరస్యోజసా యభుగ్రస్వన్నత స్థిరోరణారే సంస్కృత తిరిష్టోతుర్మఘవా శృణమద్ధమన్నేంద్రోషత్యాగమత్ విశ్వాతూతరం నరం సజోస్తక్షురింద్రం జయనశ్చ రాజసే కృత్వా వరిష్టం వర ఆముమృతోంద్రమోజిష్టం తవ సంతరస్మినం స్వమీం రేభాసో అస్పరం నింద్రం సోమస్ పీతయే స్వర్పతిం యదీం వృదే ధృతం వ్రతో హ్యోజసాదమూతిభిః నేమిన్నేమింద్రియక్షేషామేఘం విప్రాభిస్వరా సుదీతయో అద్రుహో వికర్ణేతరస్తి నష్టమృత్వభిః తమింద్రం జోహవీమిమఘవానముగ్రం సత్రాదధానమ ప్రచష్కృతం శవాంసి వంహిష్ఠో గీర్భిరాజయజ్ఞో వర్తద్రాజేనో విశ్వాసుపథా కృణోతు వజ్జీ జాయింద్రభుజ ఆభరస్పర్వా అసూరేభ్య స్తోతారవిన్మఘవన్నశ్చ వర్ధజయజే చత్వే రక్తపరిహిత యమింద్రరథిషేత్తమస్తాం భాగమవ్యయమ్ యజమానే సంవతి దక్షిణావతిస్ంధే హిమాపణ ఇంద్రోవదాయవృధేషవాసే వృత్రహాభి తమిన్మహత్వాజిషూతే బ్రహ్మే హవామహే సవాజేషు ప్రణోమిషద్ అధిమీరేమ్యోది భూరి పరాదరది అసీత భ్రస్తమానాయ శిక్షసి సంవరతే భూరి దేవసో యదుదీరత ఆజయో ధృష్టవే ధీయతే ధనాక్ష్వామదచ్యుతంభనఃంభసౌ దో స్వాంద్రదోదధ మదే మదేహినో దవిరుయూథాగవా మృజక్రతో సంగే భాయ పురుషదోభాయ హస్త్యావసూరాయ ఆభార మాదయస్వసుతే సదాశవసే గోరరాధసే విద్వాహిత్వా పురోవసోపకామాంతశృగ్మహేతానోహితాభవేత ఇంద్రజంతవో విశ్వం పుష్యంతి వార్యం అంతరిక్షోజనామర్యో వేదోదాసుషాం తేషాం నో వేదాభర స్వరూపకర్తృమూతరే సుదుఃఖా వివకో దుఃఖే జూమసిద్యమిన్యమి ఉపరస్తవనాగరి సోమస్ సోమపాదారిద్రేవతోమదా అథాతే అంతర్మానా విద్యావసుమతీనా మానో అతిక్ష ఆగరి సుస్మిందమన్నభూతలే జుమ్నిలం పాహి జాగ్రీవిం ఇంద్ర సోమం శతగ్రతో ఇంద్రియాణి శతగ్రతో జాతే జనేషు పంచసో ఇంద్రకాళి ఆవృణే అగన్నింద్రశ్రవో బృహద్యుమ్నందరధిష్దృష్టరం ఉత్తే సుష్మం నిరావతి అర్వావతో నాగశ్యథో చక్రపరావత పులోకోయస్తే అద్రివ ఇంద్రేహర ఆగహి ఇంద్రో అంగమహద్భయమభీరపచ్చిచ్యవత్ సరి స్థిరో వితర్షణి ఇంద్రశ్చ మృళయాదినో నః పశ్చాదశన్నశత్ భద్రం భావాదినః పురః ఇంద్రాశాభ్యస్పతి సర్వాభ్యో అభారం కరత్ జేతాశత్రోన్ వితర్షణి కయీలిం వేదసుతే తాపివం సంఘద్వయోదే అయ్యః పురోహోజామందానశిప్యంధస దానామృగోనవాహారణః పోరుత్రాచరణం దధే నకిష్టా నిజమదాసుతే గమో మహాంశ్చరస్యోజసా యముగ్రస్తన్మనిష్ఠిరక్షిరోరణాయ సంస్కృతః యది స్తోత్రం మఘవాధృణవర్ధమన్నేంద్రోజోషత్యాగమత్ వయం హత్వా సుతావంతాపోన వృత్తపరిహిడః పవిత్రస్య ప్రస్రవణేన వృత్రహన్ పరిస్తోతార ఆసతే స్వరం చిత్వా సుతేన లోకసోదిరేకముఖినః కదా సుతం తృషాణవోకాలమీంద్రస్వబ్దీరపంసరగః కర్ణే హృద్ధిష్టవాధిషద్వాజం వర్షిదస్మిణం విజంగోకం మఘవన్ విచర్షణే మక్షూ గోమంత వీమహే శ్రాయం దైవోనిజం విశ్వేదింద్రస్య భక్షత పదూని జాతే జనమానమోజసా ప్రతిభాగం నదీధివ అనర్షరాజిం వసుదాముపస్తు భద్రాయింద్రస్తరాతలా సోమస్కామిధరతోదరోషిమనో దానాయ చోదయన్ బ్రహ్మాదిశోర్యపడాదిత్య మహాంకాధి మహస్తే సతోమహిమాపాదశ్చేద్ధాదేవ మహాంకాధి వత్సోర్యశ్రవత మహాంకాదిరత్రాదేవ మహాంకాధి మహాదేవానామసృజ పురోహితో విభుజ్యోతిరదాభ్యాం ఉదుత్యే మధోమత్తమాగిరస్తోమాశరీరే సత్రాజితోధన సాక్షీతోతజోమాజయంతో రథాయివ కణ్వాయివ భృగవ సూర్యాయివ విశ్వమిద్ధితమానశ ఇంద్రం స్తోమేభిర్మహయంతాయవ ప్రియమే ధావోస్వన్ ఉదిన్వస్చరించేంద్రోధనం నదిద్యునా జయింద్రో హరీవాన్నదభందిరం రిపోదక్షం దాతి భోమిని మంత్రమకర్వం దుదీతం సుపేషాసం దాతయజ్ఞిరేష్వా పూర్వేష్టన ప్రదీతరస్తరవితయ్యంద్రే కర్మణా భువద్ ఏవాశ్యసే వీరయురేవాశోర ఉత స్థిర ఏవాతే రాధ్యం మనా ఏవారాతిస్తూ వీమఘ విశ్వే భిద్ధాని ధాతృభిః అదాహిదింద్రమేతదా మోహ బ్రహ్మేవ తంద్రో వాజానాం పదే వత్స్వాహసుతస్య గోమతః ఏవాశ్యస్య సోనృతాః విరక్షీ గోమధీమహి పక్వాశాఖానదాశురే ఏవాహితే విభూతయభూతయ ఇంద్రమావత సద్యశ్చిత్సందీతాసురే ఏవాహ్యశ్చ కామ్యాస్తోమముక్తం చ శంస్యాః ఇంద్రాయ సోమపీతరే తందే మనం గృణీమ శిర్షణం ప్రత్యుదాసహిం ఉలోకకృత్నమదిమోహరిశ్రియం ఏన జ్యోతిరుం శాయవే మనవే చ వివేదీథ మందానో అస్య బర్హిణో విరాజతి తదద్యాచిత్తముక్తిరో నష్టవంతి పూర్వధా వృషపత్నీరమోజయా దివేదీవే తమ్మభిప్రగాయత పురుభూతం పూరుష్టుతం ఇంద్రనం గేర్భిస్త విషమావీవాసత యస్యద్విబర్హసో బృహత్సాధార రోదసీ గిరీం వజ్రాపస్వర్వషత్నా సరాజతిపురుష్టుతం ఏకో వృత్రాణి జిఘ్రసే ఇంద్రజయేత్రాశ్రవస్యాచయంతవే వయముత్సామపూర్యస్థూరం నగచ్చిదం తోమశ్చవాహ పాజే చిత్రం భవామహే ఉపత్వా కర్మన్ నూతలే సదోజుభోగ్రశ్చామజోధిషత్ స్వామిధ్యవితారం వృతమే రఖాగజింద్రసానసిం యోన ఇదమీదం పురా ప్రవశ్చాలిలాయ నమో వస్తుషే షఠాయూతలే హర్యష్మం సత్వాదిం జర్షణేతహం సహిష్మాజో అమందత ఆదురతవాజిషవ్యవశ్వం స్తోతృభ్యో మహరాశరం ఇంద్రాయ రామగాయత విప్రాయ బృహతే గృహత ధర్మకృతే విపశ్చితే మనస్యవే త్వమింద్రాజోరసిక్తం సూర్యమనోజయ విశ్వకర్మా విశ్వదేవో మహాంకాధి విభ్రాజం జ్యోతిషాస్వా ఆరగచ్చోరోచరం దివ దేవాస్తంద్రసఖ్యాయమిలే తమ్మభిప్రగాయత పురుభూతం పూరుష్టుతం ఇంద్రం ఏర్భ్యస్త విషమావీవాసత యస్యద్విబర్హసో బృహత్నోదాధార రోదసి గిరీం వజ్రాన్ అపస్వర్వృషంతనా సరాజసి పురుష్టుత ఏకా రుద్రాణి జిఘ్రసే ఇంద్రజయిత్రాశ్రవస్యాచయంతవే ఇమానుకం భువనాశేష ధావేంద్రశ్చ విశ్వే చ దేవాః యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యైరింద్రః సహతీ కృపాది ఆదిత్యేరంగస్తమరుద్భిరస్మాకం భూత్వమిదాతనూనా అసూరాన్ దేవాదేవత్మహమిరక్షమాణా ప్రత్యంచ వర్గమానజం జీవిరాజిత్వధామేషిరాం పర్యవశ్యం అయావాజం దేవహీతం సనే మమ దేవ సతహీమాసువీరాయద్విదేవసుమత్తాయుషే ఈశానో అప్రతిష్కుల ఇందో అంగా కదామత్తమరాధసం పదాక్షుంపమివ స్ఫురత్ కదా శుశ్రవద్గిరీంద్రో అంగిద్భ్యాహుతా ఆవిసతి ఉగ్రం తత్పత్యదేశవరీంద్రో అంగ్రసోమపాతమోమదశ్చేతది ఏనాహం సిన్యాత్రిణం తమీమహే ఏనాదశక్వయమేవం తమ్మనుర్నరం ఏనాముద్రమావీతమీమహే సింధు మహీరవ ప్రచోదయా పంథా మృతస్తమీమహే ఏంద్రోగి ప్రియస్తాజితోహ్యేంద్ర విశ్వతృశ పతిర్దివ అభీషత్యోమ ఉభే బూతీ ఇంద్రాశీసుంభతో మృధ పతిర్దివ తమ్ హి షష్టీరామింద్రదత్తరామసి హంతాదస్తోర్మనోర్వృధపతిర్దివ కేంధో మదింతరం సింజవాజో అంధస ఏవాహివీరస్తవతే సదా వృధ ఇంద్రస్థాదరహరీణిష్టే పూర్వ్యస్తోతి ఉరాహణం శవసాన భందనా తంబో వాజానాం పతిమహోమహిశ్రవశ్యవాః అప్రాయుభిర్యజ్ఞేభిర్వామృధేన్యం ఏతోన్మింద్రం స్తవామసఖాయస్తోమ్యం నరం కృష్టీర్యో విశ్వాః అభ్యస్తేకజిత్ అగోరుదాయ కవిషే జుక్షాయ తస్మ్యం వచాః ఘృతాత్ స్వాలీయో మధూరశ్చ వోచత ఎత్యామీతాని వీర్యానరాధ పర్యేతవే జ్యోతిర్నశ్రమభ్యస్తి లక్షీణా స్తుహీంద్రం యష్పవరలోర్మిం వాజినం యమం అర్యోగయం మంహమానం విదాశుషే ఏవా నూనముపస్తు హి వైయష్టదశరం యమం సువిత్వాందం చక్రత్యం చరణీనా వజ్రహస్తపరివ్రజం అహరహ శృంధు పరిపదావివ పనోతి సుందక్షయం పరేణ సుంబానోహిష్మాయక్తభర్షో దేవానామవద్విషాః సుంబానయిత్సేషా సతి సహస్రా వాజ్యవృద సుంబానాభేంద్రో దదాత్యాభువం రజం దదాత్యాభువం భోషువో అస్మదభిషాభువ్యుమ్నాభోదజారిషురస్మత్పురోదజారిషిత్రుగే యోగే నమ్యం ఘోషాదమర్జన్ అస్మాతం మృతో దుష్టరం ఘృతరం అగ్నిం హోతారం మన్యేదాస్వందం వసుం సూనుం దహతో జాతవేదసం విప్రన్న జాతవేదసం ఊర్ధ్వరాస్మద్వరో దేవో దేవాచ్యాకృపా ఘృతస్ విభ్రాష్టిమనోహష్టి శోచిషా జుహ్వానస్ సర్పిషా యజ్ఞై సంమిష్ణా పృషతేర్భిర్ష్టిర్యామన్ శుభ్రాసో అంజిషు ప్రియాముదా ఆసద్యా బర్హిర్భారతస్య సూరవః పోత్రాదా సోమం దివతా దివోనరః ఆవక్షిదేవా ప్రయక్షితో సంభోదర్యోషు ప్రదీవీ ప్రస్థితం సోమ్యం మధుసాగ్నిధాత్తవ భాగస్ త్రిపృహి ఏషస్తంబో నృమ్రవర్షస్ప్రోజ ప్రతిదీమాస్మోర్హిత తుభ్యం సుతోమాఘవంతుభ్యమామృతస్తమస్త బ్రాహ్మణ తవ త్రిపద్వీవ యమపూర్వమహూవేతమిదం భూవేసే దుహంయోర్యో నామ పచ్యతే అధ్వర్యభిప్రస్థితం సౌమ్యం మధుగోత్రాత్ సోమం ద్రవిడోదప్యుత ఋతుభిః స్వరూపకర్తృమూతరే సుదుఃఖామివ గోదుభే జుహోమధిజ్య విద్యమే ఉపనస్తవనాగరి సోమస్తోమపాపివ గోదాయం దేవతోమదాః అసాతే అందమానాం విద్యామ సుమతీనాం మానో అతిక్ష్యాగరి పరే విగ్రహమస్త్రం వృక్షాదిపష్టితం యస్తే సఖిభ్య ఆవరం ఉత బ్రూవంతు నో నిదో నిరన్యతశ్చిదారత తథానాయింద్రయుధ్రువాః ఉతరస్సుభగాయోదయుద్ధస్మకృష్టజాః శ్యామేంద్రస్య కర్మాణి ఏమాశుమాశవే ఫలయజ్ఞశ్రియం నిర్మాదనం పతయన్మంద్రయత్సఖం అస్యపీక్తాశతక్రతో ఘనో వృత్రాణామభవః ప్రావో వాజేషు వాజినం తంత్వా వాజేషు వాజినం వాజయామశ్చతక్రతో ఘనానామింద్రసాతరే యోరాయోర్మాన్ సోపారస్సం మతస్తఖా తస్మాయింద్రాయ గాయత ఆత్మేతానిషీదయేంద్రమభిప్రగాయత సఖాయ గోపవాహసః పుర్వం గురుణామీశానం వార్యాణాం ఇంద్రం సోమే సఖా సుతే సఖానో యోగ ఆభూవత్సరాజే సపురం ధ్యామద్వాజేభిదాసనాః యస్య సంస్థేన వృణ్వతే హరీ సమత్సుషసత్రయవః తస్మాయింద్రాయ గాయత సుతమామ్నే సుతాదిపే సుచయోజంతి వీతలే సోమాసోదధ్యా శిరః తం సుతస్య పీతలే సద్యో వృద్ధో అజాయథాః ఇంద్రజ్యేష్ఠ్యాయ సుక్రతో ఆత్మా విశంపాశవ సోమాస ఇంద్రగర్వణః ఛందే సంతు ప్రచేతసే త్వాం స్తోమా అవేవధన్వా సుక్తాశతగ్రతో త్వాం వర్ధంతు నో విరాహ అక్షీతో చస్తరే దివం వాజమింద్రస్సహస్రిణం యస్మిన్ విశ్వాలిపం మానోమర్తాభిద్రోహం నూనామింద్రజర్వణః ఈశానోయవయావధాం యుంజంతే ప్రధ్నమరుషంచరంతం పరీతస్థుషాః రోచంతే రోచనాదివి యుంజంతస్యకామ్యాహరి విపక్షసారథే శోణాధృష్టోనుగాహసా కేతుం కృణ్వన్న కేతవే పేశో వరిజాపేషసే సముషద్భీరజాయథాః ఆదహస్వధామనోర్గర్భత్వమేరిరే దానామయజ్ఞియం ఏలుచేదారుశక్తిభర్గుహాయింద్రవన్నేభిః అరిందవుశ్రియాను దేవజంతో యథా మతిమచ్చాః విదత్వాతుం గిరాః మహాపారోషతః శ్రుతం ఇంద్రే రథంభిరక్షసే సంజగ్మానో అభిభ్యుషా మందోదరమానవర్జత అనవర్జేరభిద్యోభిర్మఖ సహస్వదర్జతి గణేంద్రస్య కామ్యైః అరపయజ్వన్నాగరి దివోవారోచనాదభి సమస్మింద్రంజయరాహ ఇదో వా సాతిమీమహే దివో వా పార్థివాదభి ఇంద్రం మహోవారజసః ఇంద్రమిద్గాధిరో బృహదింద్రవర్గేభిరక్షిణాః ఇంద్రం వాణీరోషధ ఇంద్రయుద్ధయోస్తంమిష్ట ఆవచోయుధాః ఇంద్రో వజ్రీ అనుయరాః ఇంద్రో దీర్ఘాయ రక్షసాధూర్యం రోహయద్దివి విగోభిరద్రీమైరయత్ ఇంద్రవాజేషు నవసహస్రప్రధరేషు చ ఉగ్ర ఉగ్రాభిరోధిభిః ఇంద్రం వయం వాహాసనజింద్రమద్భే హవామహే ఇదం వృత్రేషు వజ్రిణం సమాషన్నముంచనుం దావన్నపాదభి అస్మభ్యమం రాజుష్కుత తుంజేతుంజేరుత్తరే స్తోమాయింద్రవ్య వజ్రిణా పరింధే అస్య సుష్ఠుతిం ఈశానో అప్రజుష్కుత ఏకశ్చర్షయీనా మధూనా విరజ్యతి ఇంద్రః పంచక్షితీనా ఇంద్రం వో విశ్వతస్పరిహవామహేభ్య అస్మాకరమస్తు కేవల ఏంద్రసానసిం నజిం నజిత్వానందరాధం పరిశిష్టభూతలే భరా నియేన పుష్టిహత్యజాలిమిత్రారుణధామహే తోతాసోన్యవత ఇంద్రోతాసామయం వజ్రం ఘనాదీమహి జయే మహిమయుధి స్పృధా వయమ్ సూరేభిరస్త్రేభిందత్తయాయుజావయమ్ సాధశ్యామ ప్రతన్యత మహాంద్రపరశ్చనుమాహిత్వమస్తు వజ్రిణే జోర్న ప్రతినాశవాః సమోహే వాయాచోకస్య సగీతో విప్రాసో వాధియాయవాః కక్షుః సోమపాదమస్తముంద్రజీవన్మాదే ఉర్వీరాపోనకాకుదాః ఏవాహ్యస్య సూనృదా విరక్షీయోమీమహి పక్వాశాఖానదాశుషే ఏవాహితే విభూతయూతయ ఇంద్రమావత్ సద్యశ్చిత్సందీదాశుషే ఏవాహితేస్తోప ఇంద్రం చ సంస్యాః ఇంద్రాయ పీతలే ఇంద్రే హిమచ్చంధసో విశ్వేభిస్తోమ పర్వభి మహాభిష్టిరోజసా ఏవేనం సృజతాసుతే మందిమింద్రాయ మందిరే చక్రిం విశ్వాదిచక్రాలే మత్స్వాహిషక్రమంతిభిర్తోదేభిర్విశ్వచర్షణే స్వరేష్వా అసగ్రమింద్రతే గిరః ప్రదిత్వాముదరహాసత అజోషావృషభం పతిం సంచోదయ చిత్రవర్వాగ్రాధరీంద్రవరేణ్యం అసగిరితే విభో ప్రభు పస్మాంసు తత్ర చోదయేంద్రరాజేన భస్మదః సువిద్యుమ్న యశస్వదః సంగోమాజింద్రవాజవదస్మే పృథుశ్రవో బృహద్ విశ్వాయుర్ధే హ్యక్షీణం అస్మేధే శ్రవో బృహద్యుమ్నం సహస్రసారవం ఇంద్రసారథిషా వసోరింద్రం వసోపజంగేర్భిర్వృణంత రిగ్మియం హోమగంధారమూతయే సుతే సూతేన్యోకసే బృహద్బృహతయే దరిహి ఇంద్రాయ సూరవర్చతి.